సిన్ని సిన్ని సిన్ని చెప్ప మీద ముద్దులతో తుంది ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని దొరికింది పల్లి బఠాని ఏమంటి గంట కొట్టాక గుంపుల్లో జాని హరిగంట నువ్వు కట్టాక జంపో చిలాకేను దాన్ని అందాన్ని విడిచి చెయ్యాల సిగ్గుల్ని కూనే వినరా బన్నీ ఏంటే సిగ్ని బన్నీ బన్నీ బన్నీ బన్నీ నిన్ను చూస్తే జరుగుతుంది అన్ని కాదు అందుకొర కొన్ని అన్ని కాదు అందుకొర కొన్ని అల్లుడెప్పుడవుతామని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతామని అడుగుతుంది పిన్ని చూడాలి మంచాల కోళ్ళనే బండి బండి హే సిన్ని సిన్ని బండి బండి బండి బండి నిన్ను చూస్తే జరుగుతుంది చుండి అన్ని కాదు అందుకొర కొన్ని అన్ని కాదు అందుకొర కొన్ని అల్లుడెప్పుడవుతామని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతామని అడుగుతుంది పిన్ని సిన్ని సిన్ని సిన్ని సిన్ని చెప్ప మీద అడ్డొస్తే పంపిస్తా తండే.